ूते मनोयुजवाजे अद्याहुवे सनौनेष्ठा हवना जोषते विश्वसंभूरवसे साधु कर्माण अद्भुतमीन तिरुमल क्षेत्र आचार्य सार्वभौम तिरुमलंबी तिरुमल क्षेत्र महोत्सव अत्यभुत जो ఈ వేళ సందర్భంలో మనము ఆ భగవంతు యొక్క అనుగ్రహం ద్వారా రెండవ మనుషులు మనకు ఇచ్చారు. కానీ తెలుగులో చెప్పాలి ఈ క్షేత్రానికి, కానీ ఇక్కడ వచ్చేసిన వారి అందరూ కూడా తమిళించు, కానీ అర్థమవుతుంది. కానీ ఎవరైనా ఒకరు దాంట్లో తెలుగులో చెప్పాలని ఆశతో ఒక పది నిమిషం వారి పదహైదు నిమిషం అన్నారు. ఇక్కడ సరే ఐదు నిమిషం అయింది, పది నిమిషం అయినప్పుడే అది పూర్తి చేస్తారు. స్వామి కన్మడగార్ మయక్కి పట్టు మానిలత్తు నానే నానా విధం పాపం చేయదే తేనే పురుషు తిరువైకల మామలై నానాయి వందలైందే అడిగేది ఆస్కొండే. ఇప్పుడు అద్భుతమైన పాత్రం ఈ పాత్రలో ఒక్కొక్క విషయం ప్రధానికి అర్థం చెప్పాలంటే ఎంతో సావకాశం తీసుకుంటుంది. కానీ దాంట్లో మాణి కన్మడవార్ ప్రణత భరతమ గుణగణ సుగరిన పాదుకాన్ ధియాభిషేక నిర్వర్తిన సర్వరోగ యోగక్షేమ ఆకాశా పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని ఎక్కడ చూస్తే వర్షపుతుంది. చేరేది సముద్రం, సముద్రమే సముద్రాయ వయునాయ సింధూనాం పటయే నమహాని ఉంటుంది. అందుకే సాగరమే ప్రధానం. త్రివేంగుడి అని ఒక వైభవాన్ని సాగరం అని దాంట్లో మంతకవి యశప్రాప్తి గమిష్యా ఉపహాస్యతం ప్రాంతులభ్యే పదే లోపాత్ ఉద్వాపురివ వామన అని అంటున్నారు కవి. అలాగే మాణి కన్మడవార్ అంటున్నారు. ఈ జింక ఉంటుంది కదా నేత్రం అంటే ఈ జింక నేత్రం అంటారు. అద్భుతంగా సీతమ్మకు ఎంత ఆకర్షణ వచ్చిందంటే చిత్రకూటంలో రాముల వారు సీతాదేవితో సహగా ఉండేప్పుడు ఆ జింకని చూసి ఎంతనే మాకు దాన్ని పట్టి రండి అని రాముల వారి దగ్గర సీతమ్మ చెప్పినారు. మా అప్పుడు లక్ష్మణ స్వామి కూడా పక్కన ఉన్నారు. అమ్మా మారీచ మాయామృగ ధర్మ పరిగర్మిత నిర్మల ధర్మాస్తరణ అది సామాన్యం కాదు. ఇంతకు ముందే ఒకసారి విశ్వామిత్ర యాగంలో అది నపసం చేసినప్పుడు ఎంతో ఒరికి పోయింది ఎది చింత. ఆ చింత రావణేశ్వరిని చూసి రావణ నువ్వు ఏమనుకుంటూ నేను అనుభవం ఇంతకుముందు నాకు అనుభవం ఉంది సాక్షాత్ రామో విగ్రహవాన్ ధర్మ ధర్మాత్మ సత్య సంతశ్చ రామో దాదరం జరిగింది పౌరుషేషాం ప్రకటించ శరీరం జగిరావేయం అని అది వద్దు అనేది అంటాము. అట్ట ఉన్నప్పుడు కూడా జింక నేత్రము ఆ స్థాన సత్యం చెంది అది భక్తి ఉంది అని నిర్బంధం చేసిందంట శ్రీకొమ్మలాడు రామరావు దగ్గర. అప్పుడు ఆ జింకని పట్టు వచ్చేదానికి వెళ్ళారు రామవారు. కొంచెం దూరం అట్లా దుంకి దుంకి చాలా దూరం పోయిందంట. అప్పుడు ఇంకా సాధన శక్తి చేస్తే అవకాశం ఉన్నది బాణం ప్రయోగం చేశారు. హా లక్ష్మణ సీత అని ఆ మారించుడు అడిచాడు. సో మా భర్తకు నాకుడికి ఏమో ఆపత్ వచ్చేసిన వెంటనే వెళ్ళండి అని లక్ష్మణి సిద్ధమ్మ మీరు ఫోన్ చేశాను. నేను పోను, నేను ఎవరు శంకరాలు కుడయా, ఇరుతాలు సింహాసనమా, నింగాలు మరవడియా, నేను కలలు ఎందు పుణయా, మణి విలక్కాం పుంపట్టాం పొలుమడయా. నీకు చైతన్యం లక్ష్మణో లక్ష్మీ సంపన్న, నీకు చైతన్యమే మాకు ప్రధానం. ఇప్పుడు తీర్పుడి చెప్పారు రాముల వారికి సర్వగైంజీని చేసిన వారు లక్ష్మణ స్వామి. నేను పోనట, మీరు పోతారా లేదా మీ కోపం సరిలేదు అని మాట అన్నాక తర్వాత నిర్బంధం కలిగింది. సీతమ్మ మనసులో తప్పు అని అనుకుంటే అది పాపం కదా, సరే దీనికని మీరు దాటం చేసి చెప్పి లక్ష్మణ స్వామి వెళ్ళారు. అప్పుడు అయ్యో లక్ష్మణ నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావని రాములు అడుగుతున్నాడు. మానే కన్మరగా అప్పుడు మనకెల్ బట్టి మానిగస్తు ఈ స్త్రీ రూపంలో నేను చాలా పడిపోయాను అని లోకంలో ఎవరికి ఆపత్తి వస్తుంటే స్త్రీ ఆపత్తే వస్తుందని సీతమ్మ దానికి చూడదు. అందుకే అంతవరకు చెప్పి మయక్కిల్ బట్టు మానిలత్తు నానే నానా ఆవిడ నరకం పాపం చేయద. నేను ఎంతో పాపం చేసినాను నరకంలో కుంభీ పాపం గురువ బిహరే చేతు మంచిదే ఆమె అని ఒక పాపం కాదు రెండు పాపం కాదు, నా పాపము నా పుణ్యము లెస్టు రెండు తీసుకుంటే మంచి దాంట్లో పుణ్యకర్మ ఒకటి ఉంటాను. నేను చేసిందని పాపం పేపర్ ఫుల్ అదే కొన్ని ఎగ్జామ్లు రాస్తే కొందరికి అసలే చదవలేదు నా మాదిరి ఉంటే శ్రీరాములు ఏమి శ్రీరాములు ఏమి ఏమో ఒకటి వైట్ చిక్కి బ్యాక్ ఇచ్చారు అది చాలు అంటారు. అది దయ ఉంటే గురుమారు అలా చేస్తే ఏదో ఒకటి పాపం కొన్నిసేపు కూర్చొని రాసినాడు కదా ఏదో ఒకటి మంచి రామనామం చేశారు కాబట్టి పాస్ చేస్తామని ఒక దయ స్వామికి దయామూర్తి శ్రీనివాస స్వామి. అందుకే వేదాంత దేశికల వారు అద్భుతంగా దయాశక్తిగా రాసించారు అది కూడా 108 ఎందుకు అష్టోత్తర శతనామం భగవంతుని యొక్క అద్భుతమైన దయా గుణం. దయ అంటే ఎవరికి ఉంటుంది అమ్మవారికి ఉంటుంది స్వామికి ఉండదు. ఆయన అంత తప్పులంతా పాపం అంతా చేశాడు నా దగ్గర రావద్దు అని స్వామి చెప్తాడంట. అప్పుడు స్వామిని ఏమంటున్నారు మీరు తప్పు చేయాలి కదా మీ తప్పుని నేను రెస్ట్ తీస్తానా అంటారు అమ్మవారు. అందుకే దయాదేవి అని ఇక్కడ శ్రీనివాస స్వామి మీద వేదాంత దేశిక వారు ఆచార్య సార్వములు సాక్షాత్ శ్రీదేవిగా నాటకూరుడైనా వారి అభిమానమంతా దివ్య ప్రబంధం ద్వారా స్వామి వేదాంత దేశి వారు దయాశ్రీ రాజారు. అటువంటి దయ అంటే శ్రీపాదికి పెరుమాడు. అప్పుడు మానే కన్మడవారు మయక్కిల్ పట్టు మానిలత్తు ఇక్కడ ఈ ప్రపంచమే శాస్త్రం ఇంతకు ముందు కూడా ఆ విషయాన్ని అద్భుతంగా చెప్పారు. నానే నానావిధ నరం ఒక్క పాపం లేదు రెండు వారు నానావిధ ఎంతో బాగుంది నరగం పువ్వు పాపం చేయలేను కానీ త్రివేంకరం ఎటువంటి క్షేత్రం వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణి ఇదే వైకుంఠాన్ని తని కలలే తని చెలలే తని ఉరగే అని అన్ని విడిచిపెట్టి శ్రీరంగానికి రావడానికి ముందు కూడా ఇక్కడే పాదాలు పెంచి శ్రీరంగం వచ్చి సాయం చేస్తున్నారంట. అయితే మొట్టమొదటి క్షేత్రం శ్రీరంగ క్షేత్రం ప్రణవాగారం వీరంగ క్షేత్రం కానీ ఆ శ్రీరంగ క్షేత్రానికి సదృశమైన క్షేత్రమే ఇది. 9 వైభవాలు ఇక్కడ సహసరం పాడారు. దాంట్లో ఒక స్వాముల కూడా 13 పాడం పెరుమాలు ఉన్నామంటాం సత్యంలో. అప్పుడు వచ్చి ఇవో సోయం కడుతాంగనే అన్నారంట. సోయం కడుతాంగనే అంటే తొండరెడ్డి పొడిగారు వారు పూర్వశిక వారు వారు తిరుమలలో తిరుమలై అరియాదా తిరుమలై అరియాదా అంటారు. తిరుమలై నేను 65 భాషణము తెలియకపోతే ఈ జన్మమే వ్యర్థము అని వారు ఆ తిరుమల గ్రంథంలో అద్భుతంగా అక్కడ తమిళే ఉంటుంది అద్భుతంగా వాడినారు. అటువంటి క్షేత్రం తేనే పూంపరించుడు తిరువేంకర మామలై ఏ నానాయి వందలైందే అడిగేనే ఆత్కొండలే ఈ పాపం స్వామి వేదాంత దేశవారే కంపరించారు. అహమత్ నిపరాధ చక్రవర్తి కరుణేత్వ గుణేశ సార్వభౌమి నేను చక్రవర్తి ధర్మారెడ్డి గారు చక్రవర్తి అంటారు. ఎందుకంటే వారు ధర్మానికి ఈ పరిపాలనానికి భగవంతుని ఒక అనుగ్రహం ద్వారా ఎవరెవరు ఏ కైకర్యం చేయాలని నిర్ణయం చేసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి అంటే పక్కన కూడా స్వామి చక్రవర్తి వారు కూడా చక్రవర్తి అంటే నువ్వు చక్రవర్తి, నేను కూడా చక్రవర్తి, మీరు దయలో అనుగ్రహంలో కృపలో చక్రవర్తి, నేను పాపములో దోషములో నేను చక్రవర్తి. చక్రవర్తి అనే సదృశం వస్తుంది. అహమ శమరాజ చక్రవర్తి నువ్వు కరుణేత్వజ్ఞ గుణేశు సార్వభూమి గురువులో అన్ని దాంట్లో చాలా గొప్ప, నేను చాలా గొప్ప. అటువంటి నా ఏ వందలైందని మొదటి మాసంలో ఆనాయి వందలైందే అడిగేది ఆత్మండలుడే. నా మీద దోషం చూడకూడదు, నన్ను రక్షించాలి. నేను ఒక్కసారి శరణాగతి అంటే అప్పుడప్పుడు కాదు, ఒక్కసారి ఇప్పుడు ఫోటో తీస్తే ఫ్లాష్ పడుతుంది అదే శరణాగతి. ఒక్క క్షణగా భగవంతుని మీద భక్తితో ప్రేమతో విశ్వాసంతో చేస్తే భగవంతుడు పరిపూర్ణంగా రక్షిస్తాడు అనే విషయాన్ని ఈ పుస్తకంలో అద్భుతంగా 40 భాషలు త్రివేంద్రముడి గారి విషయంలో స్వామి తిరుమంగయ్య అత్యద్భుతంగా రచించారు. కాదు ఒక్కొక్క భాషగాని ఒక విషయాన్ని మహానంతరు విశేషంగా ఉపన్యాసం చేస్తున్నాడు. దాంట్లో 2వ భాషలో అడిగేది ఆత్మందుడే, నన్ను రక్షించి కాపాడాలని శరణాగతి మార్గమే ప్రధానం అని ఆళ్వారి భాషలో విశేషంగా చెప్పినారు. అటువంటి విషయాన్ని సమయాన్ని తగ్గినట్టు అది అజ్ఞాపం చేశాను. తొలిదానికి సింహాయ కళ్యాణ గుణశాలిని శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురువే నమః.